జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. ప్రియ భగవద్ బంధువులారా, శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండంలో ప్రవేశించి 2 రోజులైంది. మనం ప్రవేశించి ఒక శ్లోకం యొక్క అర్థాన్ని అలాగే బాలకాండతో ఉన్న సంబంధాన్ని చెప్పుకున్నాం. కాలము గడిచిపోయిన కథ జరగటం అనేది ఒక్కొక్క రోజు అలా ఒక్కొక్క సర్గలోనే, ఒక్కొక్క రోజులో కాదు ఒక్కొక్క సర్గలోనే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కాలము. బాలకాండలో రామచంద్రస్వామి అవతరించాడు అని పెద్దవాడైపోయాడు అనేశారు. వరుసనే అంటే 12 సంవత్సరాలు జరిగిపోయింది ఒక సర్గలోనే. ఆ తర్వాత కొన్ని రోజుల్లో నడుస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఈ అయోధ్యకాండలో ఈ సర్గ సుమారుగా 12 సంవత్సరాల కాలం ఈ సర్గలోనే గడిచిపోతుంటుంది. వివాహం తర్వాత భరతుడిని వెంటనే యుధాజిత్తు మేనమామ తీసుకుని వెళ్ళిపోయాడు. నిన్న శ్లోకంలో చెప్పుకున్నాం. ఆయన వెంట శత్రుఘ్నుడు కూడా వెళ్ళాడు. మరి పట్టాభిషేకానికి ఎప్పుడు ఆలోచించాడు అంటే 12 సంవత్సరాల తర్వాత. మరి తర్వాత ఈ సర్గలోని చివరిలో 2వ సర్గలోనూ మొదట్లోనూ వచ్చేస్తూ ఉంటుంది. పట్టాభిషేకం, యువరాజ్య పట్టాభిషేకం చేయాలని ఆలోచించాడు అని. అంటే 12 సంవత్సరాలు మళ్ళీ ఒక సర్గలోనే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఎన్ని సర్గలో 1 రోజు 2 రోజు అలా రోజుల్లో గడుస్తూ ఉంటాయి. కనుక ఇలా మనము తెలుసుకోవాలి. కథ చెప్పేది మళ్ళీ లవకుశులు చెప్పినట్లుగా వాల్మీకి రచన, అలా రచించాడు వాల్మీకి. కనుక కవే కనపడుతూ ఉంటాడు. సామాన్యంగా కథ చదివేటప్పుడు మర్చిపోతారు, కవిని మర్చిపోతారు, సామాన్యంగా మర్చిపోతారు, కథలో లీనమైపోతారు. కవి కనపడితేనే కథ మనకి పూర్తిగా అర్థమైనట్లు, ఆ చెప్పాలి అనుకున్న అంశాన్ని ఆయన చెబుతుంటాడు. ఇప్పుడు ప్రస్తుతం మనకి చెప్పేది కవి. అలా అవకాశాలు చెప్పినట్లుగా కవి చెబుతూ ఉన్నాడు అన్నమాట. ఈ శ్లోకాలన్నీ ఈయనే చెప్తున్నాడు. వ్యక్తులు ఎక్కడ మనకు కనపడరు. ఇప్పుడు చెప్పేదంతా వాల్మీకి చెప్పే మాటలే. వారిని అలా తీసుకొని వెళ్ళాడు యుధాజిత్తు అని చెప్పుకున్నాం. ఇక ఈ వివరణ అంతా ఎందుకోసమని అంటే కథ జరిగిపోయింది, మనము వాల్మీకి రచనను తెలుసుకోవటమే ఇప్పుడు మనం చేసే పని. ఏమేమి దీనిలో తెలుసుకోవలసిన అంశాలు ఉన్నాయో వాటిని ప్రత్యేకంగా తెలుసుకోవాలి. కథగా అంటే ఏముంది, ఇంకా కథ అది కట్టే కొట్టే తెచ్చాని ఎప్పుడు అనుకున్నదే అది. కనుక దీనిని నిశితంగా ఆలోచించుతూ ముందుకి వెళ్ళిపోవాలి. ప్రతి పదాన్ని చూసుకుంటూ వెళ్తున్నాము అవసరమైన చోట. అలా వారు వెళ్ళారు. ఇక తరువాత సతత్రన్యవసత్ భ్రాత్రాసహ సత్కార సత్కృత మాతులేన అశ్వపతిన పుత్రస్నేహేన లాలిత. సతత్రన్యవసత్ సహ అంటే భరతుడు, తత్రన్యవసత్ అక్కడ ఉన్నాడు. మరి రామభక్తుడు అయినటువంటి భరతుడు కథం తం విహాయ మాతులకులే న్యవసత్తు. మరి రాముడిని విడిచిపెట్టి భరతుడు ఎలా ఉండగలిగాడండి? ఇప్పుడు రాముడిని అనుసరించి లక్ష్మణుడు, భరతుడిని అనుసరించి శత్రుఘ్నుడు, వాళ్ళు ఎలాగూ ఒకళ్ళనొకళ్ళు అనుసరించి ఉన్నట్టుగా మరి ఎవరు అనుసరించిన వాళ్ళు అంటే వాళ్ళు ఉన్నారు. మరి భరతుడు కూడా రామభక్తుడే కదా, స్వతంత్రుడు కాదుగా భరతుడు. మరి అలాంటప్పుడు ఎలా ఉండగలిగాడు అని ఇక్కడ ఒక సందేహాన్ని వెలిబుచ్చారు వ్యాఖ్యాత. అలా వెలిబుచ్చి ఆయన ఏమంటూ ఉన్నారు, ఎలా ఉండగలిగారంటే భ్రాత్రాసహ భ్రాత సోదరుడైనటువంటి శత్రుఘ్నునితో కలిసి ఉన్నాడు అని చెబుతున్నాడట వాల్మీకి. ఏమిటండి దాంట్లో విశేషమంటే, రామాభిమాన విషయభూత శత్రుఘ్న సహవాసాత్. శత్రుఘ్నుడు రామునికి అభిమానమైనటువంటి వాడు. ఇప్పుడు ఈ లక్ష్మణుడు అనుసరించి ఉన్నా, భరతుడు చెప్పిన మాట విన్నా, ఈ ఇద్దరికంటే కూడా రామచంద్రస్వామికి భరతుని, శత్రుఘ్నుని మీద ఎక్కువ అభిమానం. అంటే రాముడు అభిమానించినటువంటి వాడైన శత్రుఘ్నుడు తన దగ్గర ఉన్నందువలన భరతుడు రామ వియోగాన్ని మర్చిపోయాడు. మరి ఎన్ని సంవత్సరాలు, ఒకటా రెండా అండి, 12 ఏళ్ళు వీళ్ళు ఉన్నారు, మరి అక్కడ ఉన్నారు, ఇక రావటం లేదు, ఇక ఈ మధ్యలో ఎక్కడ వచ్చెళ్ళింది ఏమీ లేదు. మరి అంతంత కాలం ఎలా ఉంటారు అని అంటే, మనం ఈ కాలాన్ని బట్టి ఆలోచించకూడదు. మనం వెళ్ళాలి అనుకుంటే అత్తగారింటికైనా వెళ్ళొచ్చు, పుట్టింటికైనా రావచ్చు. అసలు చూస్తే వీళ్ళు ఎక్కడ జనకుడింటికి వెళ్ళినట్టు కనపడరు. అలాగే వీరికి అత్తగారి ఇల్లు అయితే సీతమ్మకి వాళ్ళకి మరి పుట్టిల్లు అవుతుంది కదా, వాళ్ళు కూడా ఎప్పుడు వెళ్ళినట్టు మనకి రామాయణం మొత్తం మీద కనపడదు. మరి వాళ్ళు వచ్చినట్టు కూడా దాదాపు ఎక్కడ కనిపించదు మనకి. కానీ ఆ రామాయణము సీరియల్ ఏదో ఉంది, ఆయన రామానంద సాగర్, ఆయన మాత్రం అక్కడ చూపిస్తాడు ఏదో పాదుక పట్ట పాదుకలు ఇచ్చే సమయంలో అక్కడ వచ్చినట్లుగా. సరే, మరి దశరథ చక్రవర్తి చనిపోయాడు కనుక వచ్చి ఉంటారేమో, కాదంటానికి వీల్లేదు. కానీ వాల్మీకి మరి ఎందుకనో చెప్పలేదు, వాళ్ళు వచ్చినట్టు కానీ వీళ్ళు వెళ్ళినట్టు కానీ. కనుక ఈ మధ్యలో మళ్ళీ ఎక్కడ వచ్చినట్టు మనకి ఏమీ కనపడదు. అది ఆ కాలాన్ని బట్టి ఆలోచించాలి, ఈ కాలాన్ని బట్టి కాదు. అవి చాలా దూరాలు, కొన్ని వారం 10 రోజులు ప్రయాణాలు ఆ గుర్రాల మీద. ఆ ప్రయాణాలు కూడా కొంత కష్టంగా కూడా ఉండే. ఈ ధనంతో ప్రయాణం చేయాలంటే దారి దోపిడీ వాళ్ళు ఉండేవాళ్ళు అప్పుడు. అదేమీ ఇక్కడ బ్యాంకులో వేసేసి అక్కడ ఏటీఏం కార్డుతో తీసుకునే సదుపాయాలేమీ కాదు కదా, లేవు కదా. కనుక ఆ కాలాన్ని బట్టి చూస్తే అటువంటిది ఆ కాలము. కనుకలు ఎక్కడ మళ్ళీ ఆక్కొచ్చినట్టేం కనపడలేదు వీరు. కనుక అక్కడ ఉండిపోయారు వీరు, ఇక్కడ ఉన్నారు వీరు. కాలము 12 సంవత్సరాలు ఈ సర్గలోనే గడిచిపోయేటట్లుగా ఉన్నాయి. శత్రుఘ్నుడి మీద అభిమానం అంట రామునికి. ఎందుకనంటే ఈ ఇద్దరు తను చెప్పినట్టు విన్నవాళ్లేగా. శేషభూతుడు లక్ష్మణుడు, తనకే కైంకర్యం చేసేవాడు, తనకే పరతంత్రుడుగా ఉన్నవాడు భరతుడు. మరి శత్రుఘ్నుడు అనేటప్పటికీ తనని అభిమానించిన వారిని అభిమానించిన వాడంటే భక్తులకు భక్తుడు. అందుకే మమ మద్భక్త భక్తేషు ప్రీతిరప్య అధికా భవేత్ అంటాడు ఆయన. నాకు నా భక్తులు భక్తుల యందు ఎక్కువ ఇష్టమయ్యా అంటుంటాడు భగవంతుడు. మరి అలా భాగవత అభిమానము కలవాడు కనుక శత్రుఘ్నుడు ఎక్కువ ఇష్టమట రామునికి. అది విశేషం. అందువలన భరతుడు ఉండగలిగాడు అంటున్నారు. మాతులైన అశ్వపతిన, మాతుల గృహంలో ఉన్నాడు ఆయన, మేనమామ ఇంట్లో. అశ్వపతి ఆయన యుధాజిత్తు, సత్కార సత్కృత, ఆయన సత్కారాలు చేస్తూ ఉన్నాడు. అంటే ఆయా సమయాలలో పుట్టినరోజులు అలా వస్తూ ఉంటాయి కదా, పెళ్లి రోజులు అలా సమయాల్లో కానీ, ఇంకా పండుగలప్పుడు కానీ జాతి అశ్వములు. అప్పుడు ఏమిస్తుంటారండి, ఏమన్నా హీరో హోండాలు లేకపోతే కార్లా, జాతి అశ్వాలు. అశ్వాలు గుర్రాలేగప్పుడు ఆ గుర్రాలను ఇస్తూ ఉండేవాడు, మంచి మంచి వస్త్రాలు ఇస్తూ ఉండేవాడు. అలా సత్కారములు, ప్రతిరోజు విందు భోజనాలే, విశిష్ట భోజన ఆచ్ఛాదన ఆభరణ ప్రధానాదిభి ఉపలాలతోపి సన్ పుత్రస్నేహేన లాలిత అంటున్నాడు. కుమారులుగానే భావించాడు ఆయన అని అంటున్నారు. అలా ఆయన ఉపలాలన చేస్తూ ఉన్నాడు. వీరు అక్కడ ఉన్నారు. అశ్వపతి స్వశ్రీయాదపి శత్రుఘ్నం అతిశయన లాలితవాన్. అంటే అశ్వపతి తన మేనల్లుడు, స్వయంగా మేనల్లుడైన భరతుని కంటే కూడా శత్రుఘ్నుడిని ఎక్కువగా. చిన్నవాడు శత్రుఘ్నుడు అంటే అందరికీ గారాభం. చిన్నవాడంటే వయసేం కాదు, ఒకరోజేగా వాళ్ళకి వీళ్ళకి తేడా, ఒకటి రోజు 2 రోజులు. మొదటి రోజు రాముడు, 2వ రోజు భరతుడు, 3వ రోజు ఈ కవలలు. చిన్నవాడంటే ఆ వారిలో చిన్నవాడు కనుక ఎక్కువ ఇష్టాన్ని అందరూ చూపిస్తూ ఉండేవాళ్ళు. మరి శత్రుఘ్నుడు ఎక్కడా మనకి మాట్లాడినట్టేం కనపడదు కదా. మరి ఇది మొత్తం ఈ పూర్వ రామాయణంలో ఎక్కడ కూడా ఆయన నోరు తెరిచి మాట్లాడినట్లుగా ఎక్కడా కనపడదు. ఆ ఒక చోట మందర మీదకి వెళ్తాడు, అక్కడ ఏదన్నా చూద్దాం. కనుక శత్రుఘ్నుడు అంటే ఇష్టం, అందరికీ ఇష్టమే. ఆయన్ని ఎక్కువగా గౌరవిస్తున్నాడు ఆయన. తత్రాపి నివసంతౌ తౌ తర్ప్యమాణౌ చ కామతః భ్రాతరౌ స్మరతాం వీరౌ వృద్ధం దశరథం నృపం. తత్రాపి నివసంతౌ. అక్కడ ఉంటూ కూడా చాలా దూరం అది కేకయ దేశం, అక్కడ ఉంటూ కూడా వీరు ఆయన పెట్టేటటువంటి ఆ విందులు వినోదాల్లో తేలియాడుతూ కూడా వృద్ధుడైనటువంటి దశరథుడిని ప్రతిరోజు స్మరించుకుంటూనే ఉన్నారట ఈ భరత శత్రుఘ్నులు ఇద్దరూ కూడా. మరి ఎందుకని అంటే పాపము తండ్రి పెద్దవాడు కదా, ఆ సమయంలో దగ్గర ఉండాల్సింది, ఇక్కడికి వచ్చేసాము మరి ఆయన వెళ్ళమన్నాడు, ఆయన అనుజ్ఞతోనే వచ్చేసాము అని రోజు కూడా తలుసుకుంటూ ఉండేవాళ్ళు. రాజా పితౌ మహాతేజాః సస్మార ప్రోషితౌ సుతౌ ఉభౌ భరత శత్రుఘ్నౌ మహేంద్ర వరుణోపమౌ. రాజాపి రాజుగారు కూడా దశరథ చక్రవర్తి కూడా ఇప్పుడు ఈ ఇద్దరు రామలక్ష్మణులు దగ్గరే ఉన్నా ఆ ఇద్దరిని ఆయన కూడా తలంచుకుంటూ ఉండేవాడు. భరత శత్రుఘ్నుల్ని చాలా ఇష్టము ఆయనకి, భరతుడంటే ఇష్టము. అలా శత్రుఘ్నుడు చిన్నపిల్లవాడని ఇష్టము, ఇది ఒక్కొక్క కారణాన్ని చూపిస్తూ అందరూ ఇష్టమే. కనుక అలా ఆ ఇద్దరు దూరంగా ఉండిపోయారే అని ఈయన కూడా తలంచుకుంటూ ఉండేవాడు దశరథుడు కూడా. ఇద్దరు కూడా మహేంద్ర వరుణోపమౌ, ఆ ఉపమానాలు చెప్పేటప్పుడు మహేంద్రుడు వరుణుడు లాంటి వాళ్ళంటే ఇద్దరు కూడా. మరి ఇంద్రావరుణులు మరి ఎక్కడండి వీరికి? ఒక ఆయనేమో తూర్పు దిక్కుకు అధిపతి అయితే మరొక ఆయనేమో మనకి పడమటి దిక్కుకు అధిపతి. ఎంత దూరం ఉంది వీళ్ళిద్దరికని అంటే చాలా దూరం కదా, అక్కడెక్కడో ఒక ఆయన, ఇక్కడెక్కడో ఒక ఆయన. మరి ఇద్దరు స్నేహం ఏమిటండి అంటే, ఇంద్రుడు అంటే మేఘము, వరుణుడు అంటే జలము. మరి ఈ రెండు కలిసి ఉంటాయి కదా, మేఘము జలము. అందుకే వేదము రామాయణం అంటున్నారు. ఒకసారి గమనించండి, వాల్మీకి అయితే అనలేదు. అయితే వేదము రామాయణం అయిందంటే అర్థమేంటి? వేదములలో చెప్పినటువంటి కథలు అన్నీ నేను చెప్పాను చాలాసార్లు, వ్యాసాలు కూడా చాలామంది రాసినవి ఉన్నాయి. వేదములలో ఉన్నది ఏమిటి అని అంటే, పూర్వవేదముల్లో ఉపనిషత్తులన్నీ బ్రహ్మతత్వం, జీవతత్వం, ప్రకృతి అనేది ఏదో సామాన్యంగా ఉంటుంది. ఎక్కువ బ్రహ్మతత్వమే ఎలా తెలుసుకోవాలి, పరబ్రహ్మ అని. ఈ నామాలు రూపాలు అక్కడేం ఉండవు, దాంట్లో అంతా కూడా పరబ్రహ్మ ఒక్కడే, ఏకోహవై ఒక్కడే, నారాయణ ఆసీత్ ఒక్క నారాయణుడే ఉండెను అంటారు. మిగిలిన అన్నీ ఆయనకి అనువర్తించిన పదాలే, కథలేమి అక్కడ కనపడవు ఎక్కువ. తర్వాత విడివడిపోయి రకరకాల కథలు వచ్చేసినాయి మనకి. వేదములు అన్నప్పుడు అసలు ఉపనిషత్తులు వేదాంతములే, ఆ వేదముల్లో చెప్పినటువంటివంతా కాలము. వాళ్ళు కాలాన్ని గుణించటంలోనే పెద్ద శ్రమ పడిపోయారు. మరి గ్రహణాలు, నక్షత్ర గమనాలు, వాళ్ళు కాలాన్ని చెప్పారంటే మరి నక్షత్రాలని చూసేవాళ్ళు ఆకాశం మీద, భూమి మీద చూస్తే ఏముంటుంది తేడా, మనకేం తెలుసు? ఏవో కొన్ని ఋతువులు తెలుస్తుంటాయి. ఆ ఋతువులు కూడా 2 నెలలకి పైగాను మారుతూ ఉంటాయి. వేసవి, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు అంటూ ఇలా ఈ భూమి మీద కంటే ఆకాశాన్ని బట్టి ఎక్కువ తెలుసుకునేవాళ్ళు. రోజు రోజు ఎలా ఉంటుంది, అలాగే తిథులు, తిథులు అంటే ఏ నక్షత్రాలు చంద్రుడికి దగ్గరలో ఉన్నాయి, అలాగే నక్షత్రము ఏ నక్షత్రం సూర్యుడికి దగ్గరలో ఉంటుంది. అది నక్షత్రాలు రాత్రే కనపడే తప్ప పగలు కనపడవు. ఆ నక్షత్ర రాశులు, దీనిని బట్టి కాలాన్ని చెప్పటము వాళ్ళు తెలుసుకున్నారు. ఆ ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువము మొత్తం తెలుసుకున్నారు. కనుక వేదము అంటే ఎక్కువగా మనకి ఆ వేదాల్లో కనపడే యజ్ఞాలనే పేర్లు కానీ, అవన్నీ కథలన్నీ కానీ దేన్ని తెలుపుతూ ఉంటాయి అని అంటే, ఈ ఖగోళాన్ని ఎక్కువ తెలిపినటువంటివి అవన్నీ కూడా. పూర్వం ఖగోళపు కథలు, ఆకాశ యానాలు చేసేవాళ్ళు చాలా వింత వింత కథలు ఉంటాయి, అవి చెప్పుకున్నారు, ఆ కథలుగా చెప్పుకున్నారు నక్షత్రాలని వాటిని. కనుక మహేంద్ర వరుణ అంటే ఎవరండి? మామూలుగా అయితే వీళ్ళు దిక్పాలకులు అయితే ఆ దిక్కున ఒక ఆయన, ఈ దిక్కున ఒక ఆయన, ఈ ఇద్దరు కలిసి ఎట్లా ఉంటారు? అసలు పూర్తిగా వ్యతిరేకం, తూర్పు పడమరలు అంటే అదే కదా, వ్యతిరేకంగా ఉంటే అంటుంటారు వాడు, వాడిదే ఉందండి, ఆడొక దిక్కు ఈడొక దిక్కు, ఆడు తూర్పు అయితే ఈడు పడమరా అంటుంటారు, అంటే వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు. మరి ఇక్కడ కలిసి ఉన్న ఇద్దరిని చెబుతున్నాడు ఈయన. మహేంద్ర వరుణోపమౌ అంటే ఈ ఇద్దరు ఎవరండి అంటే, మహేంద్రుడు అంటే మేఘము, వరుణుడు అంటే జలము. మేఘము జలము ఎలా ఉంటుందో అదిగో అలా ఉన్నారు ఇద్దరును అటువంటి వారు అని చెప్తున్నారు. సర్వయేవతు తస్య ఇష్టాః చత్వారః పురుషర్షభాః స్వశరీరాద్వినివృత్తాశ్చత్వార ఇవ బాహవః. సర్వయేవతు తస్య ఇష్టాః చత్వారః పురుషర్షభాః. పురుష ఋషభులు వారు, పురుష శ్రేష్ఠులు చత్వారః నలుగురు. తస్య ఇష్టాః దశరథ చక్రవర్తికి నలుగురు ఇష్టమే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు కాదండి, నలుగురు ఇష్టమే అని చెబుతూ ఉన్నారు. ఎలా అంటే స్వశరీరాత్ వినివృత్తాశ్చ చత్వార ఇవ బాహవః. ఒక శరీరంలో నుంచి వచ్చిన నాలుగు బాహువులలాగా, ఇది చూసారా, దీన్ని అభూత ఉపమా అని చెబుతూ ఉన్నారు. అంటే ఈ అభూతము అని అంటే ఇలా ఉండదు అని. మరి ఎక్కడ ఉంటుంది అసలు నాలుగు చేతులు? ఎవడుకుంటాయి ఆ నాలుగు చేతులు ఉన్నాయని చెప్పడంలో అర్థం ఏమిటనంటే అతడు రెండు చేతులు వాడికంటే ఎక్కువ పనిచేస్తాడు అన్నట్లుగాను. అది అభూత ఉపమా అంటుంటారు. ఈ అలంకారాలు ఇవన్నీ కూడా కావ్య అలంకారాలు. ఆ దేవతలకు నాలుగు తగిలించేస్తారు. ఈ తేడాలు కూడా తెలుసుకోవాలి. మరి దీనికి సరైన రీతిలో అధ్యయనం చేస్తే ఇవి అర్థమవుతూ ఉంటాయి. మన వాళ్ళేమో అంత తెలియనీయకుండా చెప్పేస్తారు. వినేవాళ్ళు కూడా అదే ఆనందం. మరి కథరా ఇదేంటి, కథలేదేమిటి అనుకుంటారు. కథగా కాదు, విషయంగానే చెబుతూ ఉన్నా. కథగా కావాలంటే సినిమాలు చాలా ఉన్నాయి, సీరియళ్ళు ఉన్నాయి, వచనాల్లో రామాయణము రామకథలు రాసినవి ఎన్నో ఉన్నాయి, పుస్తకాలు దొరుకుతూనే ఉంటాయి, నెట్లో దొరుకుతూ ఉంటాయి, అన్నీ హాయిగా చదువుకుంటూ ఉండొచ్చు. కనుక ఈ నాలుగు బాహువులు, మరి శరీరంలో నాలుగు బాహువులు వేరే ఉండవు కదా, ఇది అయోగ వ్యవచ్ఛేదము అంటూ ఉన్నారంటే విడదీసి చూపటం కుదరదు, వేరుగా దొరకవు. యోగం అంటే కూడిక, అయోగం అంటే విడదీయటం, విడదీయటం కుదరదు అంటున్నారు. ఈ పదాలు వాడుతూ ఉంటారు. అంటే నాలుగు కూడా సమానమైన ఇష్టమే, ఏ చెయ్యక్కువ అని అంటే ఎవరు చెప్తారండి? ఎడం చేయదో పని చేస్తుంది, ఇష్టం లేదంటారా? ఎవరు అనరు. అలాగే నలుగురు కూడా ఇష్టమే చక్రవర్తికి అన్నారు. అయితే తేషామపి మహాతేజ రామో రతికర పితు, వారిలో రాముడు చాలా ఇష్టము అంటూ ఉన్నారు. రాముడు చాలా ఇష్టమట వారిలో. స్వయంభూరివ భూతానాం బభూవ గుణవత్తర. ఎందువల్లనంటే ఈ ప్రాణుల మధ్యలో స్వయంభూ బ్రహ్మవలి, తేషాం పుత్రాణాం మధ్య గుణవత్తర అతిశయన గుణవాన్ మహాతేజ తాదృగుణప్రకాశ నికర అధిక తేజస్క నిరవధిక తేజస్క రామ పితు రతికరో బభూవ నిరతిశయా ప్రీతి. నిరతిశయమైనటువంటి ప్రీతట రాముడు అని అంటే, అంటే ఇక అంతకంటే ఇక ఎక్కువ ఇక ఎక్కడా లేదు, ఎక్కువ ఇష్టం రాముని మీద ఉన్నది. బ్రహ్మ అని అంటే మరి చాలా గొప్పవాడే కదా, ఈ ప్రాణులలో గొప్పవాడు బ్రహ్మదేవుడే పెద్దవాడు కదా. మరి ముందు చెప్పాలని అంటే అందరికంటే గొప్పవాడు పెద్దవాడు బ్రహ్మదేవుడే. అలాగే ఆ ఉన్న ముగ్గురు ఆ నలుగురిలో రాముడే పెద్దవాడు, గుణముల చేత కూడా రాముడే పెద్దవాడు గొప్పవాడు. కనుక అటువంటి వాడు రాముడు అని ఆయన చెప్తూ ఉన్నారు. సహి దేవై రుదీర్ణస్య రావణస్య వదార్థివిః అర్థితో మానుషే లోకే జజ్ఞే విష్ణుః సనాతనః. రాముడు దేవైహి ఉదీర్ణస్య రావణస్య వదార్థిభిః, రావణుడు భయపెడుతూ ఉన్నాడు. రావణుడు దేవతలనే ఎదుగో వారి చేత ప్రార్థింపబడి జజ్ఞే పుట్టాడు అంటూ ఉన్నారు. మరి పుట్టటమే కదా, నరసింహస్వామి ఏదో స్తంభంలో ఆవిర్భవించాడు. అలా కాదుగా, ఆయన కౌసల్యకి 10 నెలల కంటే 12 నెలలు గర్భవాసమునందు ఉండి జజ్ఞే పుట్టాడు. ఎక్కడ? మానుషే లోకే, మనుష్య లోకంలో పుట్టాడు దేవతల చేత కోరబడి. ఇక్కడ ఒక విచిత్రం విశేషం ఏమిటంటే, మనం తెలుసుకోవాల్సింది రాముడు దేవుడా మనిష? ఇది చాలా ఎడతెగని ప్రశ్న. దేవుడని కొందరు, కాదు మనిషి అని కొందరు. కాదు, వాల్మీకి ఏం చెబుతున్నాడు ఇక్కడ, తను చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా రాముడు భగవంతుడనే చెబుతాడు. వేరే వ్యక్తులు చెప్పేటప్పుడు, ఋషులు చెప్పేటప్పుడు కూడా రాముడు భగవంతుడని తెలుసుకుంటారు, తెలుసుకుని చెబుతారు. కానీ మామూలు వాళ్ళకో మనిషే రాముడు, అంటే పుట్టే వరకు అంతకుముందు ఆయన విష్ణువు, పుట్టిన తర్వాత కూడా అదే ఆత్మ అయినప్పటికీ తాను పాత్ర పోషణలాగానే, తాను పుట్టినది మొదలుగా మరలా సరయూ నదిలో ప్రవేశించే వరకు కూడా నేను మనిషినే అని ఆయన భావించి ప్రవర్తించాడు. నిజంగా మనం అలాగే చూడాలి, పరిపూర్ణ మానవుడు ఎలా ఉంటాడో అది చూపించాడు రాముడు. అది రాముడిని చూసి నేర్చుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ దేవుడే. కనుక ఆ విషయాన్ని వాల్మీకి మళ్ళీ ఇక్కడ గుర్తు చేస్తున్నాడు, లేకపోతే తనేగా చెప్పేది, మరి ఇక్కడ ఎందుకు గుర్తు చేశాడు? అక్కడ ఒకసారి గుర్తు చేశాడు, ఏతస్మిన్ అంతరే విష్ణు ఉపయాతో మహాద్యుతి అంటూ బాలకాండలో ఒకచోట గుర్తు చేశాడు. ఆ విష్ణుమూర్తి ఎలా అవతరించాడు రామునిగా, దశరథ చక్రవర్తి కుమారునిగా అంటూ. ఇలా ఒక్కొక్క కాండలో సమయానికి సందర్భానికి వాల్మీకి చెబుతుంటాడు, ఋషులు చెబుతూ ఉంటారు. అది విచిత్రాన్ని మనం చూడాల్సింది. తపస్సులు మనంలో మనము భావించుకోవాలి రాముణ్ణి భగవంతుడు కానీ, లేకపోతే గుడి ఎందుకైనా కట్టడం, గుడి కట్టి పూజించడం ఎందుకు? భగవంతుడే ఇప్పుడు భగవంతుడుగానే మనమంతా భావించాలి. అప్పటి కథంతా మనిషిలాగా చూడాలి, మనిషి ఎలా ఉంటాడో అలాగే ప్రవర్తించాడు అలాగే చూడాలి మనము. కనుక ఇలా మనం చూడటానికి ఇంకా ఇట్లా తెలుసుకుంటూ ముందుకు నడుద్దాం. జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ.